श्रेयपुष्पकं यजामहे सुगन्धिं पुष्पिवर्धनम् पूर्वानुकम्पबन्धनां मुच्चोर्मुच्छीयमाम्प्रदाति सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवस्वमां नमोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः संध्यावंदन विधि ओम अपवित्रः पवित्रो वा सर्वावस्था कतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सभाख्या अभ्यन्तरः शुचिः पुण्डरीकाक्षाय नमः नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः तिष्ठन्तो भूतपिशाचाः एते भूमि भारताः ये देशान् अविरोधेन ब्रह्मकर्म समारभे ॐ भूः ॐ भुवः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् तत्सवितुरवरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् ॐमापो ज्योतिरसो अमृतं ब्रह्मा भूर्भुवस्सुवरो मम वार्ता समस्ता दुरितक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरान् प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णो प्राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्मन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिक् శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణగోదావర్యోః మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణా గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం జయనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ జ్యేష్ఠమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం హోమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ సంకల్పం. ఈ సంకల్పంలో ఏ రోజు తిథి, ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, ఏ వారం అయితే ఆ వారం, యోగ కరణాలన్నీ కూడా చెప్పుకుని ఈ ప్రాత సంధ్యం అయితే ప్రాత సంధ్యం, సాయం సంధ్యం అయితే సాయం సంధ్యం, మాధ్యాహ్నిక సంధ్యం అంటే మాధ్యాహ్నిక సంధ్యం అని ఆ సందర్భానుసారంగా దాన్ని మార్చుకోవాలి. ఇది పొద్దున చెప్పుకోవలసినటువంటిది. తర్వాత మాధ్యాన్ని చెప్పేటువంటిది శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాధ్యాన్నిక సంధ్యాం ఉపాసిషే. ఇది మధ్యాహ్నం చెప్పవలసినటువంటిది. సాయంకాలం చెప్పవలసింది శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయం సంధ్యాం ఉపాసిషే అని చెప్పి నీళ్లు పళ్ళల్లో ఉంచుకోవాలి. ఓం ఆపోహిష్ఠామయోభువః అని మార్జనం చేసుకోవాలంటే నిన్ను తల శిరస్సును చదువుకోవాలి. తర్వాత ఉద్ధరేణతో నిన్ను చేతిలో పోసుకొని ఓం పాపమకారుషం మనసావాచ అని నీళ్లు తాగవద్దు, చేయగలుపుకోవాలా. తర్వాత త్రిరాజామేతు స్వాహ అని నీరు తాగాలి. స్వాహ స్వాహ చేయగలుపుకోవాలి. తర్వాత కుడి చేతిలో నీళ్లు వేసుకొని ఎడం చేతిలో వేసుకోవాలా. వేసుకొని బొటన వేలుతోటి ఇట్లా ముంచి ద్వేపరి ముజా సకృదు ఉపస్పృశ్య యత్ సవ్యం వాణిం పాదౌ ప్రోక్షతి శిరః చక్షుషి అంటే ఈ కనిష్టకం ఉన్నటువంటి ఉంగరం వెళ్తుంటే పట్టుకొని చక్షుసి తర్వాత మధ్యవేలు నాసికే ఈ మొదటి చూపులు వెళ్ళు శ్రోత్రే యథాపోపస్పృశేదు ఓం మధ్యాహ్నిక సంధ్యావందనంలో చేయవలసినటువంటి ఈ యొక్క ఆపప్పునందు పృథివీ భూతాపునాతు బ్రహ్మణస్పతి బ్రహ్మభూతాదుమాదుమాదుమాదుచ్ఛిష్టం యదుచ్ఛిష్టం అభోజ్యం అభోజ్యం యద్వా యద్వా చరితం మమ చరితం మమ సర్వం పునంతు సర్వం పునంతు మామాపో మామాపో సతాంచ ప్రతిగ్రహః స్వాహా సతాంచ ప్రతిగ్రహః స్వాహా అని మాధ్యాహ్నం చెప్పవలసినటువంటి ఈ మంత్రము తర్వాత సాయంకాలం చెప్పవలసినటువంటి ఈ మంత్రాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఓం అగ్నిష్టాపతయ్యుభ్యో పాపేభ్యో పాపమకారుషం పాపమకారుషం మనసా వాచా మనసా వాచా స్తాభ్యాముదరేణ అభ్యాముదరేణ ఇది సాయంకాలం చెప్పవలసినటువంటి మంత్రం. ఈ మంత్రంలో అయిన తర్వాత ప్రతిసారి కూడా త్రిరాక్షమేతమని మన ఆచమనం చేయవలసింది. శివేన మా చక్షుషా శివేన మా చక్షుషా పశ్యతా తర్వాత శత్రు నీళ్ళు పోసుకోవాలి. అని ఎడంతో గాలి బయటికి వదిలి ఎడం పక్కకు నీ జలాన్ని విసర్జించవలెను. ప్రోక్షతి శిరః చక్షుసి నాసికే శ్రోత్రే యథాపోపస్పృశేతు. ఓం. తర్వాత చేతిలో దృష్టి పోసుకొని శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతసంధ్యాంగ సూర్య అర్ఘ్యప్రదానం కలిగింది. ఓం భూర్భువః శివః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః శివః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః శివః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకవేళ కాలాతిక్రమణం పట్టినట్లయితే, అంటే చేయవలసిన సమయానికి అతిక్రమించి లేటుగా చేసినట్లయితే, చతుర్థార్య ప్రధానం శ్రీ పరమేశ్వరకు దిశ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కాలాతిక్రమణ దోష నివృత్త్యర్థం చతుర్థ అర్ఘ్య ప్రదానం కరిష్యే. ఓం గోర్భవ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తర్వాత మాధ్యానికి కూడా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాధ్యాన్నిక సంధ్యాంక సూర్య అర్ఘ్య ప్రదానం కరిష్యే. ఓం గోర్భవ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గోర్భవ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గోర్భవ స్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తర్వాత సాయం సంధ్యం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయం సంధ్యాంక సూర్య అర్ఘ్య ప్రదానం కలిగి. ఓం గోర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గోర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం గోర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం. తర్వాత చేతిలో నీళ్లు పోసుకొని ఇలా పట్టుకోవాలి. తర్వాత తర్పణం అమ్మవారికి మొట్టమొదటి ప్రాతకాల తర్పణం. సంధ్యాం తర్పయామి గాయత్రీం తర్పయామి గాయత్రీం తర్పయామి బ్రాహ్మీం తర్పయామి బ్రాహ్మీం తర్పయామి నిగుజ్జీం తర్పయామి నిగుజ్జీం తర్పయామి ఇది ప్రాతకాలం దిన తర్వాత మాధ్యాహ్నం సంధ్యాం తర్పయామి సావిత్రీం తర్పయామి రౌద్రీం తర్పయామి నిగుజ్జీం తర్పయామి సాయంత్రం తర్వాత సాయంకాల సమయంలో ఇచ్చే తర్పణం సంధ్యాం తర్పయామి సరస్వతీం తర్పయామి వైష్ణవీం తర్పయామి నిగుజ్జీం తర్పయామి విరాజామేతు స్వాహా స్వాహా స్వాహా స్వాహా పరిపూజ్యా సత్పృశ్యం వాణిం పాదో ప్రోక్షది శిర చక్షుసి నాసికే శ్రౌద్రే యథాపస్పృశేకాక్షరం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ బ్రహ్మ ఇత్యాదృశం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆజాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీ సర్వవర్ణే మహాదేవీ సంధ్యావిద్యే సరస్వతీ ఓజోసి సహోసీ బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి సర్వాయుః రవిభూరో గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ఛందర్షీనావాహయామి శ్రియమావాహయామి బలమావాహయామి గాయత్రీ ఛందో విశ్వా మిత్రఋషి సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్హృదయం రుద్రశిఖా పృథివీ యోని ఓం శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతసంధ్యాంక గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. ఇది ప్రాతకాలం చెప్పవలసినది. తర్వాత మాధ్యాహ్నిక సమయంలో కూడా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాధ్యాత్మిక సంధ్యాంక గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. తర్వాత సాయంకాలం చెప్పేటప్పుడు కూడా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సాయం సంధ్యాంక గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే. ఓం తత్సతు బ్రహ్మార్పణమస్తు అని చెప్పి జపానంతరం వీడు వదాలి. తర్వాత తత్సవితు బ్రహ్మాత్మనే హృదయాయ నమః. వరేణ్యం విష్ణురాత్మనే సరసే స్వాహా. రుద్రాత్మనే శిఖాయై వసతు. ధీమహీ సత్యాత్మనే కవచాయహం. యో యో నః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ప్రచోదయాత్. సర్వాత్మనే అస్త్రాయ ఫటు. సువః భువః భూరోమితి దిగ్విమోకః. ధ్యానం గాయత్రీ వరదాభయాభయాం చక్రే ఊర్మో అథ పంకజం. అథ పంకజం లింగం. లింగం నిర్యాణముద్రేతి. నిర్యాణముద్రేతి అష్టముద్రాః. అష్టముద్రాః ప్రకీర్తితాః. ప్రకీర్తితాః ఈ ఎనిమిది ముద్రలు కూడా జపానంతరం వేయాలి. తర్వాత సూర్యోపస్థానం లేచి నిలబడి ఈ యొక్క మంత్రాలను కూడా చెప్పాలి. సత్యం చిత్రశ్రామస్తమం మిత్రోజనాన్. మిత్రోజనాన్ యాతయతి. యాతయతి ప్రజానన్. మిత్రోదాధారా. మిత్రోదాధారా పృథివీం. పృథివీ ఉదద్యాం. ఉదద్యాం మిత్రకృష్టి. మిత్రకృష్టి రణిమి. ఇది ప్రాతకాల చెప్పవలసినటువంటి సూర్య ఉపస్థానం, అంటే సూర్యుడికి ఎదురుగా కూడా చెప్పవలసినటువంటి ఉపస్థానం. తర్వాత మాధ్యాహ్నిక ఉద్వయంతమసస్మరీ పశ్యంతో జ్యోతిరుత్తరం. సూర్యా నగన్మా జ్యోతిరుత్తమం. ఉత నృత్యం జాతవేదసం నృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ దృశే విశ్వాయ సూర్యం చిత్రం దేవానాం అంతరిక్షకం సూర్య ఆత్మా సూర్య ఆత్మా జగతస్తస్థుషస్చక్షు శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం జీవేమ శరదశతం నందామ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం మోదామ శరదశతం భవామ శరదశతకం భవామ శరదశతకం శృణవామ శరదశతం శృణువామ శరదశతం ప్రభ్రవామ శరదశతం ప్రభ్రవామ శరదశతం అజీతాస్యామ శరదశతం అజీతాస్యామ శరదశతం యోక్తసూర్యం దృశే యోక్తసూర్యం దృశే యుదగాన్ యుదగాన్ మహతోర్ణవా విభ్రాజమానా విభ్రాజమానా శరీరస్య మధ్యా శరీరస్య మధ్యా ఇది మాధ్యాన్మిక సూర్యోపస్థానం. తర్వాత సాయంకాల సూర్యోపస్థానం. ఇమమ్మే వరుణ యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ భోర్జురుషం సమాన సమాన ఇది సాయంకాల సూర్యోపస్థానం. తర్వాత దిక్ నమస్కారం, దిక్ నమస్కారాలు, ప్రతి దిక్కు నమస్కారాలు చేయవలసింది. మొట్టమొదటి దిక్కు గురించి ఇది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఉంటుంది. ఇది ఓం ఓం నమః ప్రాచ్యై దిశే నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా యాశ్చ దేవతా ఏతస్యాం ఏతస్యాం ప్రతివసంతి ప్రతివసంతి ఏతాభ్యష్టాం ఏతాభ్యష్టాం నమో నమః నమో నమః దక్షిణాయై దిశే దక్షిణాయై దిశే యాశ్చ దేవతా యాశ్చ దేవతా ఏతస్యాం ఏతస్యాం ప్రతివసంతి ప్రతివసంతి ఏతాభ్యష్టాం ఏతాభ్యష్టాం నమో నమః నమో నమః ప్రతిఈచ్ఛే ప్రతిఈచ్ఛే ఏతస్యాం ఊర్ధ్వాయీ ఇషే ఇది మూడు పుట్ల చేయాల్సింది. సంధ్యాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, సరస్వత్యై నమః, సర్వాభ్యో దేవతా నమః, యో నమః దేవేభ్యో నమః, దేవేభ్యో నమః, ఋషిభ్యో నమః, ఋషిభ్యో నమః, మునిభ్యో నమః, మునిభ్యో నమః, గురుభ్యో నమః, గురుభ్యో నమః, పితృభ్యో నమః, పితృభ్యో నమః, రామోకార్షీన్ రామోకార్షీన్, మంజురాకార్షీన్ మంజురాకార్షీన్, నమో నమః నమో నమః, పృథివ్యాపస్తేజో పృథివ్యాపస్తేజో, వాయురాకాశాన్ వాయురాకాశాన్, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ, సదా సర్వభూతాని యాగుం సదా సర్వభూతాని, శరాణి స్థాన్ శరాణి స్థా, పరాణి చ పరాణి చ, సాయం ప్రాతః సాయం ప్రాతః, నమస్సంతి నమస్సంతి, సామా సంధ్యా సామా సంధ్యా, అభిరక్షతు అభిరక్షతు, శివాయ విష్ణు రూపాయ శివాయ విష్ణు రూపాయ, రూపాయ విష్ణవే శివ రూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చహృదయకం శివః, యథా శివమయో విష్ణు ఏవం విష్ణు, ఏవం విష్ణు మయశ్శివః, మయశ్శివః యథాంతరం యథాంతరం, నమస్యామి నమస్యామి, తథామీ తథామీ, స్వస్తిరాయుషి, నమో బ్రహ్మణ్య దేవాయ, నమో బ్రహ్మణ్య దేవాయ, బ్రాహ్మణ హితాయ చ, ఓ బ్రాహ్మణ హితాయ చ, జగద్ధితాయ కృష్ణాయ, జగద్ధితాయ కృష్ణాయ, గోవిందాయ గోవిందాయ, నమో నమః, ఉత్తమే శిఖరే ఉత్తమే శిఖరే, యాతే యాతే భూమ్యా భూమ్యా, పర్వతమూర్ధని పర్వతమూర్ధని, బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో, అభ్యనుజ్ఞాత అభ్యనుజ్ఞాత, గచ్ఛదేవీ గచ్ఛదేవీ, యథా సుఖం యథా సుఖం, సుతోమయా సుతోమయా, వరదా వేద మాత వరదా వేద మాత, ప్రచోదయంతి ప్రచోదయంతి, పవనే ద్విజాత పవనే ద్విజాత, ఆయుః పృథివ్యాం ఆయుః పృథివ్యాం, ద్రవిణం బ్రహ్మ వర్చసం ద్రవిణం బ్రహ్మ వర్చసం, మహ్యం దత్వా మహ్యం దత్వా, ప్రజాతం బ్రహ్మలోకం ప్రజాతం బ్రహ్మలోకం, నమోస్త్వనంతాం నమోస్త్వనంతాయ, సహస్రమూర్తయే సహస్రమూర్తయే, సహస్రపాదాక్షి సహస్రపాదాక్షి, శిరోర్వాహవే శిరోర్వాహవే, సహస్రనామ్నే సహస్రనామ్నే, పురుషాయ శాశ్వతే పురుషాయ శాశ్వతే, సహస్రకోటి సహస్రకోటి, యుగధారి యుగధారి, నమః నమః, భూతం దేవానామవమేషం ఆకాశాత్ ఆకాశాత్, పతితం తోయం పతితం తోయం, యథాగచ్ఛతి యథాగచ్ఛతి, సాగరం సాగరం, సర్వదేవా సర్వదేవా, నమస్కారః నమస్కారః, కేశవం కేశవం, ప్రతిగచ్ఛతి ప్రతిగచ్ఛతి, సర్వవేదేషు సర్వవేదేషు, యత్ పుణ్యం యత్ పుణ్యం, సర్వతీర్థేషు సర్వతీర్థేషు, యత్ ఫలం యత్ ఫలం, తత్ ఫలం తత్ ఫలం, పురుషమాప్నోతి పురుషమాప్నోతి, స్తుత్వాదేవం స్తుత్వాదేవం, జనార్దనం జనార్దనం, శ్రీ స్తుత్వాదేవం శ్రీ స్తుత్వాదేవం, జనార్దన జనార్దన, ఓం నమ ఇతి ఓం నమ ఇతి, వాసనాత్ వాసనాత్, వాసుదేవస్య వాసుదేవస్య, వాసుతంతే వాసుతంతే, జగత్రయం జగత్రయం, ఆంగీరస అయాశ్చ గౌతమ త్రయాదిశేయ ప్రవరాన్విత గౌతమస గోత్రః ఆపస్తంభ సూత్రః కృష్ణ యజుశ్శాక అధ్యాజిని ఎవరి పేరు వాడు చెప్పుకోవాలి అహం భో అభివాదయ చెప్పినటువంటి గోత్ర ప్రవర ఏదైతే ఉందో ఎవరి గోత్రం వాడి గోత్రం ఎవరి ఋషులు ఎవరైతే ఉంటాయో ఆ ఋషులు చెప్పుకొని ఆ ప్రవర సంపూర్ణం చేయాలి ఎవరి పేరు వాడు చెప్పుకోవాలి ఆ ఇందాక చెప్పినటువంటి ఒక ప్రవర వివరణలో తర్వాత ఆచమనం చేయాలి ఓం ఆచమ్నా కేశవాయ స్వాహా కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా మాధవాయ స్వాహా నమః గోవిందాయ నమః విష్ణవే నమః అనంతనాయ నమః అభిసూతనాయ నమః విక్రమాయ నమః విక్రమాయ నమః నారాయణాయ నమః రామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః దామోదరాయ నమః శ్రీకృష్ణాయ నమః పరబ్రహ్మణే నమో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః తర్వాత నీళ్లు చేతిలో వేసుకొని కార్యేణ వాచ మనసేంద్రియేర్వా ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావా కరోమి యజ్జత్ సకలం యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని నీళ్లు వదలాలి తత్సతు బ్రహ్మార్పణమస్తు అని కూడా మళ్ళీ నీళ్లు వదలాలి ఆ తర్వాత నీళ్లు తను కూర్చున్నటువంటి ఆసనం కింద వేసుకుని శువః శువః భువః భువః అని రాసి దాన్ని కొట్టేసి చేతితోటి చెరిపి ఆ యొక్క నీళ్ళని తిలకంగా ధారించుకోలేదు ఇది సంధ్యావందన క్రమం ఈ మొత్తం కూడా ఈ విధంగా సంధ్యావందనాన్ని చేయవలెను ఓం ఆచమ్యా కేశవాయ స్వాహా కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా మాధవాయ స్వాహా గోవిందాయ నమః గోవిందాయ నమః నమః విష్ణవే నమః నారాయణాయ నమః అభిసూతనాయ నమః విక్రమాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః పురుషోత్తమాయ నమః మోక్షదాయ నమః మోక్షదాయ నమః సింహాయ నమః నారసింహాయ నమః అర్జునాయ నమః అర్జునాయ నమః జనార్దనాయ నమః జనార్దనాయ నమః ఇంద్రాయ నమః ఉపేంద్రాయ నమః నమః హరయే నమః కృష్ణాయ నమః శ్రీకృష్ణాయ నమః కృష్ణ పరబ్రహ్మణే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః నమో నమః ఉత్తిష్ఠంతు ఉత్తిష్ఠంతు భూత పిశాచా భూత పిశాచా ఏతే భూమి ఏతే భూమి కారకా కారకా ఏతేషాం ఏతేషాం న విరోధేన విరోధేన బ్రహ్మ కర్మ బ్రహ్మ కర్మ సమారథే సమారథే ఓం భూః ఓం భూః ఓం భువః ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం మహః ఓం జనః ఓం జనః ఓం తపః ఓం తపః ఓం సత్యం ఓం సత్యం ॐ तत्सवितुर्वरेण्यम् ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् धियो नः प्रचोदयात् ॐमापो ज्योतिरसो ॐमापो ज्योतिरसो अमृतम् अमृतम् ब्रह्मभूर्भो ब्रह्मभूर्भो वस्तुवरो वस्तुवरो श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम प्रातः श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम प्रातः अग्निकार्य पारायण करिष्ये अलागे सायंत्रं कूडा श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम सायं अग्निकार्य पारायण करिष्ये సంకల్పం పొద్దున సాయంత్రం చెప్పాలి పొద్దున సంకల్పం పొద్దున పూట సాయంకాలం సంకల్పం సాయంకాలం పూట చెప్పాలి మిగతా మంత్రాలన్నీ మామూలుగానే వస్తూ ఉంటాయి నమః ఆకాయ मम पृथिवी तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां तेजो दधातु मयि मेधां मयि प्रजां इन्द्रहां इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां सूर्यो राजो दधातु मानस्तोके तनयेमाना आयुषिमानो ओषुमानो अश्वेषु वीरिषः वीरान् मानो रुद्रभामितो हविष्मन्तो हविष्मन्तो नमसामि धेमते प्रजायुषं यमदग्ने जपस्या प्रजायुषं प्रजायुषं यद्देवाना प्रजायुषं तन्मे अस्तु तन्मे अस्तु प्रजायुषं प्रजायुषं भस्मना भस्मना शिरोललाट पक्षस्कन्धेषु पक्षस्कन्धेषु तिलकानि कुर्यात् मेधावी भूयासं तेजस्वी भूयासं वर्चस्वी भूयासं वर्चस्वी भूयासं ब्रह्मवर्चसी भूयासं ब्रह्मवर्चसी भूयासं आयुष्मान् भूयासं आयुष्मान् भूयासं नादो भूयासं नादो भूयासं यशस्वी भूयासं सर्वसमृद्धो भूयासं सर्वसमृद्धो भूयासं पुनस्त्वादित्या पुनस्त्वादित्या रुद्रावसवः रुद्रावसवः समिन्द्रतां पुनर्ब्रह्माणो पुनर्ब्रह्माणो वसुमेधयज्ञैः हृतेन त्वं तनुवो वर्धयस्व तनुवो वर्धयस्व यजमानस्य यजमानस्य रामास्वाहा रामास्वाहा బలం పరం ఆయుష్యం ఆయుష్యం తేజ ఆరోగ్యం తేజ ఆరోగ్యం దేహి మే దేహి మే అవ్యవాహన అవ్యవాహన సాగర పర్యంతం ఓ బ్రాహ్మణేభ్యః ఓ బ్రాహ్మణేభ్యః భవతు శుభం భవతు ఆంగీరసా ఆంగీరసా అజాస్యా అజాస్య గౌతమా గౌతమా ప్రజారుషేయా ప్రజారుషేయా అంగితా అంగితా గౌతమసా గౌతమసా వాళ్ళు చెప్పుకొని అహం భో అభివాదయే అని నమస్కారం చేసుకోవాల. ఈ గోత్రం కూడా ఎవరి గోత్రం అయితే వారి గోత్రం చెప్పుకొని వాళ్ళ కృష్ణుడు చెప్పుకొని అహం భో అభివాదయే చెప్పి నమస్కారం చేసుకోవాలి. మంత్రపఠనేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః సర్వం శ్రీ సర్వం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు యజ్ఞేశ్వరార్పణమస్తు యజ్ఞేశ్వరస్సు ప్రీణాతు యజ్ఞేశ్వరస్సు ప్రీణాతు హరిః ఓం తత్సదు.